13.21 పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ కారణం గుణసంజ్లో 2 సయ సదసద్యోని జన్మసు. అనగా ఏలేన, పురుషుడు అనగా జీవాత్మ ప్రకృతియందు గునికి కలిగియున్నాడు అనగా కార్యము మరియు కరణరూపమున పరిణమించియున్న అవిద్యయే డోట్రూపముగా కలిగియున్న ప్రకృతియందు గుండియున్నాడు. ప్రకృతిని తన స్వరూపముగా తలంచుచున్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 67. అందుచేత అతడు ప్రకృతియందు కలుగుచున్న సుఖదుహకములను మరియు మోహమే కారణముగా జనించిన గుణములను నేను సుఖవంతుడను, నేను దుహకవంతుడను, మూఢుడను, పండితుడను అని ఈ విధముగా తలంచుచు వాటినన్నింటినీ అనుభవించుచున్నాడు. ఆతవి జన్మకు కారణము అవిద్యయే అయి ఉన్నప్పటికీ భోగింపబడుచున్న సుఖదుఖములు మరియు మోహరూపమున ఉన్న గుణములేందు ఆసక్తుడైయున్నందున తద్రూపమే చెందియున్న అతడు జన్మరూపమున ఉన్న సంసారమునకు ప్రధాన కారణమైయున్నాడు. అతడు ఎటువంటి కోరికలు గలవాడుగా ఉండునో అటువంటి కర్మలనే చేయుచుండును. చు స యథాకామో భవతి తత్కతుర్భవతి బ్రూహ. ఊడ్ 4 నుంచి 45 వరకు అను ఈ శృతి వాక్యము ద్వారా కూడా ఈ విషయమే రుజువగుచున్నది. గుణములతో దాదాత్మ్యమును చెందుట చేతనే అనగా గుణములయందు ఆసక్తి కలిగియుండుట చేతనే భోక్తయైన ఈ పురుషునకు మంచి చెడ్డయోనులయందు జన్మించుటకు అనగా శరీరములను పొందుటకు కారణముగుచున్నదని భగవంతుడు చెప్పుచున్నాడు. మంచి చెడ్డ యోనులనగా సదసత్ యోనులని అర్థము. వాటియందు జన్మించుట అనగా వాటియందుండి తదనురూపమైన శరీరములను పొందుట సదసద్యోని జన్మ ఆమనబడుచున్నది. ఈ భోగ్యోపయోగమైన సదసద్యోని జన్మలకు కారణము గుణములతో తాదాత్యమును పొందుటయే. మరో విధముగా చెప్పవలేనన్నచో సంసార పదమును తొలగించి ఈ క్రింది విధముగా చెప్పుకొనవచ్చును. అదెట్లన మంచి లేక హీనియోనుల ఎందు జన్మించి అనగా స్థూలదేహాదులను పొందిన జీవుడు గుణములతో తాదాత్మ్యమును పొందుటయే ఈ పంపరమునకు కారణము. దేహాది యోనులు సత్ అనగా శ్రేష్టమైన యోనులు మరియు పశువుల మొదలగు యోనులు అసత్ అనగా హీనమైన యోనులు. ఈ ప్రకరణ సామర్థ్యముననుసరించి మనుష్య యోనులను కూడా సత్ అసత్ యోనులుగా విభజించి తెలియుటాయందు ఎటువంటి అభ్యంతరము ఉండనక్కరలేదు. అలా చెప్పుటకు కారణమేమన, ప్రకృతియందు ఉండుట లేక కలుగుట అనునదియే అవిద్య మరియు గుణములతో తాదాత్మ్యమును పొందుట అనగా ఆ గుణముల యందు ఆసక్తిని కలిగియుండుట. ఈ రెండే సంసారమునకు కారణములు. అందుచే వాటి రెంటినీ త్యజించమనియే చెప్పబడుచున్నది. ఈ గీతాశాస్త్రమునందు పై రెంటి నుండి అనగా ప్రకృతి మరియు గుణములయందు ఆపక్తి నుండి నివృత్తిని పొందుటకు సాధనములుగా సంన్యాసముతో కూడియున్న జ్ఞానము మరియు వైరాగ్యము ముఖ్యముగా చెప్పబడినవి. 68. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అక్షేత్ర ఇక్షేత్రజులకు సంబంధించిన జ్ఞానము వివరణ ఇంతకు పూర్వమే చెప్పబడినది. దానితోపాటు న సత్తన్నా సదుచ్యతే మొదలగు వాక్యముల ద్వారా ఇతర ధర్మములన్నింటినీ నిషేధించి మరియు సర్వతః పాణిపాదం ఆ మొదలగు వాక్యముల ద్వారా అనాత్మధర్మములన్నింటినీ అధ్యారోపణ చేసి అనగా తొలగించి జ్ఞేయము యొక్క స్వరూపము యజ్ఞాత్వా మూర్తమశ్నుతే మొదలగు వచనముల ద్వారా ప్రతిపాదించబడినది. దానినే తిరిగి విశదముగా ప్రతిపాదించబోవుచున్నాము. 13.22 ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహే 2 సస్మిన్ పురుషః పరః. ఈ ఆత్మ ఉపద్రష్ట అనగా స్వయముగా ఎటువంటి కర్మలు చేయకుండగానే ఆ జరుగుచుండు కర్మలకు కర్మలు చేయువారికి సమీపమున స్థిరముగా ఉండి చూస్తూ ఉంటుంది. అదెట్లనా? యజ్ఞ విద్యలయందు ఆరితేరిన పురుషుడు తాను స్వయముగా ఎటువంటి యజ్ఞకర్మలు చేయకుండగానే యజ్ఞకర్మలయందు నిమగ్నమయ్యున్న పురోహితుడు మరియు యజమాని ద్వారా చేయబడుచున్న యజ్ఞకర్మలకు సంబంధించిన గుణ దోషములను చూచుచున్నట్లుగా కార్యము మరియు కరణముల వ్యాపారముతో తాను సంబంధము లేకుండగా ఆ కార్యములు మరియు ఆ కార్యములతో సంబంధము లేని ఆత్మ ఆయా కార్యములను దగ్గరగా ఉండి చూస్తూ ఉంటుంది. ద్రష్టలు అట్లు కాదేని దేహము, కన్నులు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మ ఇవన్నీ వాటిలో బయటగా ఉండియున్న ద్రష్ట దేహము మరియు అచ్చట మొదలు వాటన్నిటికంటే లోపలగా ఉన్న ద్రష్ట అత్యంత సమీపమునందున్న ద్రష్ట అంతరాత్మ దానికంటే మరియొక ఆంతరిక ద్రష్ట లేడు. అత్యంత సమీపమున ఉండి చూచినదైనందున అదియే ఉపద్రష్ట. అందుచేత ఆత్మ ఉపద్రష్ట అయి ఉన్నది. అట్లుకూడ కాదేని యజ్ఞమునందలి అపద్రష్ట వలె సర్వమును అనుభవించున్నదైయున్నందున ఆత్మ ఉపద్రష్ట అనబడుచున్నది. ఈ ఉపద్రష్టను కొందరు హనుమంత అని అందురు. క్రియలు చేయటయందు నిమగ్నమయ్యున్న అంతఃకరణము మరియు ఇంద్రియాదులు చేయు కర్మలయందు సంతోషమును అనుమోదించుటను హనుమననను అందురు. ఆ హనుమననము చేయవాడు హనుమంతుడు. అట్లుగా కార్యకరణముల ప్రవృత్తి యందు తాను స్వయముగా ప్రవృత్తి లేకుండా కూడా ఆ కార్యకరణముల వ్యాపార ప్రవృత్తికి అనుకూలముగా ఉన్నట్లు తోచుచుండును. అట్లుగానిచో తన వ్యాపారమునందు నిమగ్నమయ్యున్న అంతఃకరణము మరియు ఇంద్రియాదులు చేయు కర్మలకు తాను సాక్షిగా ఉండియు తాను వాటిని అట్లు చేయకుండా నివారించడు. అందువల్ల గూడా అతడు హనుమంతుడు అనబడుచున్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 69. అవిద్యారూపమైన ప్రకృతిని గూడా తన యొక్క వికార రూపమైన గుణముల సహితముగా విద్యచేత నివర్తించబడిన అభావమును పొందినట్లుగా గుర్తించునో అతడు సర్వవిధ వ్యవహారములు చేయుచుండినను ఈ విద్వత్తుతో కూడియున్న శరీరము తొలగిపోయిన పిదప తిరిగి రెండవ శరీరమును పొంది జన్మించడు, అనగా రెండవ శరీరమును గ్రహించడు. ఇచ్చట అపి అనగా తన వర్ణాశ్రమ ధర్మమునకు అనుకూలముగా వ్యవహరించువాడు తిరిగి జన్మించడు అని అభిప్రాయము. పూర్వపక్షము జ్ఞానము కలిగిన తరువాత పునర్జన్మ లేదని చెప్పబడినది. అలా అయినప్పటికీ ఆ జ్ఞానము కలుగుటకు పూర్వము చేసినటువంటిని మరియు జ్ఞానము కలిగిన తరువాత చేయబడు మరియు ఇంతకు పూర్వపు జన్మలయందు చేసియున్నట్టి కర్మలు తమ ఫలములను ఇవ్వకుండానే అవన్నీ కూడా నశించునని తలంచుట యుక్తియుక్తముగా లేదు. అందుచేత జ్ఞానము ప్రాప్తించిన తరువాత కూడా మూడు జన్మలు ఇంకా కలుగవలసి యున్నవి. ఇచ్చట అభిప్రాయమేమన అన్ని విధములైన కర్మలు సమానములే, వాటియందు ఎటువంటి భేదము తేడా కనిపించుటలేదు. అందుచేత ఫలములిచ్చుటకు సిద్ధముగా నున్న జన్మలను ప్రారంభించినటువంటి ప్రారబ్ధ కర్మల వలెనే తమచే చేయబడిన ఇతర కర్మలు కూడా తమ ఫలములను ఇవ్వకుండా నశించునని తలంచుట సరికాదు. అందుచేత మూడు విధములగు కర్మలు మూడు విధములగు జన్మలను కలిగించును. అట్లుకాని ఎడల అన్నివిధ కర్మలు కలిసి కనీసము ఒక్క జన్మమునైనా తప్పక కలిగించును అని తలంచవలయును. అట్లుకాని ఎడల చేయబడిన కర్మల యొక్క ఫలములు ఇవ్వకుండగానే అనగా అనుభవించుకుండగానే అవన్నీ నశించునని తలంచుటలో సమంజసమైన నమ్మకము కలుగుటకు అవకాశము లేకున్నది. అంతేగాక శాస్త్రము కూడా వ్యర్థమగును. అందుచేత అతడు తిరిగి క్రొత్త దేహమును పొందడు అని చెప్పుట సరికాదు. సమాధానము అట్లునుట సరికాదు. ఏలేనా నక్షీయంతే చాస్య కర్మాణిచు ముంగ్.డాంగ్ ఫిబ్రవరి 8, 2002. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతీచు. ముండాఉ ఫిబ్రవరి 9, 2003 తస్యే తావదేవచరం చు ఛాందో 6.14.2 ఇషికాతులవత్ సర్వాణి కర్మాణి ప్రదూయంతే చు ఛాందోగు 5.24.3 అనగా ఆతని సర్వవిధ కర్మలు క్షయించిపోవును. బ్రహ్మమును ఏంగనవాడు బ్రహ్మమే అగును. జ్ఞానము అనగా అహం బ్రహ్మాస్మి అని కలుగుటయే ఆలస్యము. అగ్నియందు గడ్డిపరక యొక్క అగ్రభాగము వలె ఆతని సమస్త విధములైన కర్మలు మరియు వాటి ఫలములు భస్మమైపోవును. మొదలగు అనేక శృతివాక్యముల ద్వారా జ్ఞాని యొక్క సర్వవిధ కర్మ ఫలములు నశించిపోవునని చెప్పబడియున్నది. ఇచ్చట ఈ గీతాశాస్త్రమునందు గూడా యథైధాంసి మొదలగు శ్లోకముల యందు జ్ఞానము వలన సర్వవిధ కర్మ ఫలములు దహించిపోవును అని చెప్పబడినది. ఇంకముందు గూడా ఇలాంటి వాక్యములు చెప్పబడియున్నవి శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 71 మరియు ఈతడు భర్త చైతన్య స్వరూపమైన ఆత్మ యొక్క భోగము మరియు అపవర్గమును సిద్ధింపజేసుకొనుట కొరకు ప్రయత్నించు చైతన్యము యొక్క ఆభాస రూపమైన దేహము, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి మొదలగు వాటి రూపములను ధరించుట గూడా భరణమే మరియు ఆ చైతన్య రూపమైన ఆత్మచేతనే చేయబడినది. అగుటచే ఆత్మను భర్తయని అందరూ ఆత్మభోక్త అయి ఉన్నది. అగ్ని యొక్క ఉష్ణత్వము వలె నిత్య చైతన్యమును కలిగియున్న ఆత్మ యొక్క సత్తచేత సమస్త విషయములయందు వేగు వేగా ఉండు బుద్ధి యొక్క సుఖదహకములు మరియు మోహరూపమైన తోపికలు మొదలగునవన్నీ చేతనత్వము కలిగియున్న ఆత్మ ద్వారా గ్రహించబడుచున్నట్లుగా తోచుచుండును. అందుచేత ఆత్మను భోక్త అని గూడా ఆత్మ మహేశ్వరుడు. అది అనగా ఆయాత్మ అందరి యొక్క ఆత్మ అయి ఉన్నందున మరియు ఇతర వస్తువుల అపేక్ష లేనిదై ఉన్నందున మహా ఈశ్వరుడు అయి ఉన్నది. అందుచేతనే మహేశ్వరుడనబడుచున్నది. ఆయాత్మ పరమాత్మ అయి ఉన్నది. అవిద్య కారణముగా ఆత్మరూపముగానే తలంచబడుచున్న శరీరము మొదలు బుద్ధి పర్యంతము ఆత్మశబ్దము ద్వారానే పిలువబడుచున్నవి. వాటికన్నింటికీ ఉపద్రష్టగా ఉండు లక్షణములు కలిగియున్న ఆత్మ సర్వశ్రేష్టమైనదైయున్నది. అందుచేత అది పరమాత్మ అనబడుచున్నది. శృతియందు గూడా ఈ ఆత్మపదార్థము సో 2 పరమాత్మ అనగా లోపలగా సర్వవ్యాపకమయ్యున్న పరమాత్మ అని చెప్పబడియున్నది. ఇటువంటి ఆత్మ ఇచ్చట ఉన్నది. ఆ వ్యక్తమునకు పరమైన పురుష రూపమున ఈ దేహముల యందే వ్యాపించియున్నది. ఉత్తమ పురుషస్త్వన్యేయ పరమాత్మేతిదారుత చు 15.17 గీత అనగా అత్యంత ఉత్కృష్టమైన పురుషుడు వేరుగనే ఉండును. అనగా ఈ రెంటియందు అత్యంత విలక్షణముగా ఉండును. అందుచేతనే అది పరమాత్మ అని చెప్పబడుచున్నది. మరియు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని ఇంతకు పూర్వము చెప్పబడినది చు గీత 13.2 అనగా సమస్తమైన క్షేత్రములయందు పై లక్షణములతో కూడియున్న క్షేత్రజ్ఞునిగా ఎటువంటి సంసారము లేనటువంటి పరమేశ్వరునిగానే ఎగుంగుము. ఈ విధముగా ఇంతకు పూర్వమే చెప్పబడియున్నది. దానిని చక్కగా వ్యాఖ్యానించి ఉపసంహరించబడియున్నది. ఈ విధముగా ఆపైన చెప్పబడిన లక్షణములు కలిగియున్న ఆత్మను 13.23 యఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణేహ సహ సర్వథా వర్తమానోపి న సభూయో 2 అనగా ఆ పురుషునకు అనగా మనుష్యుడు పైన చెప్పిన విధముగా అనగా సాక్షాత్తు ఆత్మభావముతో అది ఏ నేను అని గుర్తించును. మరియు పైన చెప్పబడిన 70 శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం యుక్తుల ద్వారా గూడా ఈ మాట సత్యమేనని సరైనదేనని సిద్ధించుచున్నది. ఏలైనా అవిద్య కామము మొదలగునవి కేసరూపమైన బీజములతో కూడియున్న కారణరూపమైన కర్మలు మరియొక జన్మరూపమైన అంకురమును కలిగించును. ఇచ్చట గీతాశాస్త్రమునందు కూడా భగవంతుడు అనేక సందర్భములందు అహంకారము మరియు ఫలాకాంక్షతో కూడియున్న కర్మలు మాత్రమే తిరిగి ఫలములను కలిగించు సామర్థ్యమును కలిగియుండును, ఇతర విధి కర్మలు అట్లు చేజాలవు అని చెప్పియున్నాడు. మరియు బీజాన్యగ్నిపదగ్గాని నరోహంతి యథాపునః జ్ఞానదగ్ధస్తథా క్లేశర్నాత్మా సంపద్యతే. పునః అనగా అగ్నియందు దగ్ధమైన విత్తనము ఏ విధముగా తిరిగి మొక్క రూపమును దాల్చదో ఆ విధముగానే జ్ఞానాగ్నిచే దగ్ధమైనటువంటి కర్మఫలములు కలిగియున్న ఆత్మ తిరిగి శరీరమును ధరించదు అని శాస్త్రవచనము. పూర్వపక్షము జ్ఞానము కలిగిన తదనంతరము చేయబడిన కర్మఫలములు జ్ఞానము ద్వారా దగ్ధము కావచ్చును. అట్లేలైన ఆ కర్మలు జ్ఞానముతో కూడి చేయబడును. కాని ఈ జన్మమునందు జ్ఞానము కలుగక పూర్వము మరియు ఇంతకు పూర్వపు అనేక జన్మలయందు చేయబడిన కర్మలు మరియు వాటి ఫలములు ఈ జన్మయందు కలిగిన జ్ఞానము ద్వారా నశించునని చెప్పుట సరికాదు. సమాధానము అట్లనుట సరికాదు. కర్మలన్నీయు జ్ఞానాగ్నియందు దగ్ధమగును. పర్వకర్మాణి అని విశేషణము చెప్పబడినది పూర్వపక్షము జ్ఞానము కలిగిన తరువాత చేయబడు సర్వవిధ కర్మలు మాత్రమే జ్ఞానము ద్వారా దగ్ధమగునని చెప్పినచో సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలైనా అలా సందేహించుటకు కారణమేమీ కానరాదు. జ్ఞానము కలిగినప్పటికీ వర్తమాన ప్రస్తుత జన్మమునందు ఫలములను కలుగజేయుటకు సిద్ధముగా ఉన్న ప్రారబ్ధ కర్మలు నశించవుగదాయని నీవు చెప్పుమాట సరికాదు. అదే విధముగా ఫలములిచ్చుటకు ఆరంభమే కానటువంటి కర్మలు నశించునని చెప్పుట సరికాదని నీవు చెప్పుమాట సరికాదు. ఏలైనా ఆ ప్రారబ్ధ కర్మలు విల్లు నుండి విడువబడిన బాణమువలె ఫలములిచ్చుటకు ప్రారంభించబడినవి, అందుచేత వాటి ఫలములు తప్పక అనుభవించబడును. కాని ఇతర కర్మల ఫలములు అనుభవమునకు రావు. అదెట్లన? ముందుగా లక్ష్యమును ఛేదించుట కొరకు ధనుస్సు నుండి విడువబడిన బాణము లక్ష్యభేదము జరిగిన తరువాత కూడా ఆరంభించిన వేగము నశించినందున క్రిందపడి శాంతించును. ఆ విధముగానే దేహమును కల్పించు ప్రారబ్ధ కర్మలు కూడా శరీర స్థితి రూపమైన ప్రయోజనము నివృత్తిని పొందియున్నందున కూడా సంస్కారముల యొక్క వేగము తగ్గనంతవరకు అవి పూర్వము వలె జరుగుచునే యుండును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 72. అదే బాణము ధనుస్సు నుండి వదలబడక పూర్వము ఒకవేళ అది ధనుస్సునందు ఎక్కుపెట్టబడినప్పటికీ దానిని ఆపుట సాధ్యమే. ఆ విధముగానే ఏ కర్మల ఫలము భోగమునకు ఆరంభించబడలేదో అవి అన్నీయూ తన ఆశ్రయమునందే ఉండియున్నందువలన జ్ఞానము ద్వారా వాటినన్నింటినీ నిర్జీవముగా చేయవచ్చును. అందువలన ఈ విద్వత్ శరీరము పడిపోయిన తరువాత అది తిరిగి ఉత్పన్నము కాదు అని చెప్పుట సమంజసమే. ఇచ్చట ఆత్మదర్శనమునకు సంబంధించిన విషయమునందు ధ్యానము మొదలగు అనేక భిన్న సాధనములు కేవలము సహాయ సాధనములుగా చెప్పబడుచున్నవి. 13.24. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అనగా శ్రోత్రాది ఇంద్రియములను శబ్దాది విషములను తొలగించి వాటినన్నింటినీ మనస్సునందే నిలిపివేసి మరియు మనస్సును అంతరాత్మయందు బంధించి ఏకాగ్రభావముతో ఆలోచించుచు ధ్యానించుచుండుటను ధ్యానమందురు. ఏ విధముగా కొంగ ధ్యానము చేయుచుండునో, ఏ విధముగా పృథ్వీ అనగా భూమి ధ్యానము చేయుచుండునో, మరియు ఏ విధముగా పర్వతములు ధ్యానము చేయుచుండునో మొదలగు ఉపమానములు చెప్పినందున తైలధార వలె నిరంతరము అవిచ్ఛిన్న భావముతో అదే విషయమును గురించి ఆలోచించు చుండుటను ధ్యానమందురు. అటువంటి ధ్యానము ద్వారా ఎంతో మంది యోగులు ఆత్మయందు బుద్ధియందు ఆత్మను అనగా ప్రత్యక్కుగాయున్న చేతనత్వమును ఆత్మతో ధ్యానాభ్యాసము ద్వారా శుద్ధము చేయబడిన అంతఃకరణముతో దర్శింతురు. ఇతరమైన అనేక మంది యోగులు సాంఖ్యయోగము ద్వారా సత్వ రజ తమాను ఈ మూడు గుణములు నాచే చూడబడినవయున్నవి, మరియు నేను వాటికంటే భిన్నముగా ఉండి అవి చేయు వ్యాపారములకు సాక్షిగా ఉండి ఆ గుణముల కంటే భిన్న లక్షణములు కలిగియున్న నిత్యమైన చేతనత్వము కలిగియున్న ఆత్మనే యున్నాను. ఈ విధముగా ఆలోచించు విధానమే సాంఖ్యము, ఇదియే యోగము. ఇటువంటి సాంఖ్యయోగము ద్వారా ఆత్మయందే ఆ పరమాత్మను చూడగలుగుదురు. మరియు ఇతరులైన యోగులు కర్మయోగము ద్వారా ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠించబడు అనగా చేయబడు వ్యాపారము లేక చేష్టలను కర్మలందరూ ఆ కర్మలే యోగమునకు సాధనములైయున్నందున గౌణరూపముగా యోగమని చెప్పబడుచున్నవి. అటువంటి కర్మయోగము ద్వారా అంతఃకరణము శుద్ధియగుట మరియు క్రమముగా జ్ఞానము ప్రాప్తించుట ద్వారా ఈ కర్మయోగులు ఆత్మయందే ఆత్మను దర్శించగలుగుదురు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 73.25 అన్యేత్యేవ మజానంతః శ్రుత్వా నేభ్య ఉపాసతే తే రెండుపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అనగా అనేక మంది ఇతరమైన సాధకులు పైన చెప్పబడిన ఇతర మార్గములలో నుండి ఏదో ఒకదాని ద్వారా పైన చెప్పబడిన ఆత్మతత్వమును ఎదుంగక ఇతర ఆచార్యుల ద్వారా ఏదో కొంత విని ఆ విధముగా వారిచే ఆజ్ఞాపించబడి నీవు దీనిని గురించియే ధ్యానించుచుండుము అని విని దానినే ఉపాసించుచుందురు, అతి శ్రద్ధతో ధ్యానించుచుందురు. కేవలము వినుటయందే శ్రద్ధ కలిగియున్న పురుషులు గూడా అనగా వారి అభిప్రాయముననుసరించి శ్రవణము చేయుటే మోక్షమార్గమునకు సంబంధించిన ప్రవృత్తియందు పరమ ముఖ్య సాధనమైయున్నదో అటువంటి వారు కేవలము ఇతర ఆచార్యుల అపదేశములనే ప్రమాణముగా తలంచువారే స్వయముగా వివేకహీనులై శృతులను పారాయణము చేయు పురుషులు గూడా మృత్యువును అనగా మృత్యువుతో కూడియున్న ప్రపంచమును నిస్సందేహముగా తరింతురు. ప్రమాణములననుసరించుటయందు స్వేచ్ఛను కలిగియున్నవారు అనగా వివేకము కలిగియున్న పురుషులు మృత్యువుతో కూడియున్న ఈ సంసారమును అనాయాసముగా తరింతురు అని చెప్పుటయందు సందేహమే లేదు. క్షేత్రజుడు మరియు ఈశ్వరుని యొక్క ఏకత్వ విషయమునకు సంబంధించిన జ్ఞానము మోక్షమునకు ముఖ్య సాధనము. ఈ విషయము యజ్ఞాత్వము తమ్మస్నుతే అను వాక్యము ద్వారా చెప్పబడినది, కాని ఈ జ్ఞానము ఏ కారణము వలన మోక్షమునకు సాధనమైయున్నది ఆ కారణమును చూపుటకై ఈ క్రింది శ్లోకము ఆరంభించబడుచున్నది. 13.26 యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్తద్విద్ధి భరతర్షభ. అనగా ఓ భరతవంశమునందు శ్రేష్ఠుడా, జన్మించిన ప్రతి వస్తువు ఇచ్చట అనగా ఈ లోకమునందు సమాన భావముతో కూడిన వస్తువుగా గ్రహించబడుచున్నదా అన్నచోగు చెప్పుచున్నారు. అస్థావర జంగము అనగా చరము మరియు అచర వస్తువుగా జన్మించుచున్నవి అవన్నీ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగము ద్వారానే జన్మించుచున్నవి. ఈ విధముగా నీవు ఎదుంగవలసియున్నది పూర్వపక్షము ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగమనగా ఎటువంటిది? ఏలేనా క్షేత్రనుడు ఆకాశము వలె అవయవరహితుడు గదా, అందుచేత అతనికి క్షేత్రముతో త్రాడుతో గుగమునకు గల సంబంధము వలె అవయవముల సంసర్గము అనగా సంయోగము అనగా కూడిక వలన కలుగు సంబంధ రూపమైన సంయోగము కలుగనేరదు. అదే విధముగా పరస్పరము ఆ రెంటియందు కార్యకారణ భావ సంబంధము గూడా లేనందున నూలుబట్టవలే క్షేత్రము మరియు క్షేత్రజుని యొక్క సమవాయ సంబంధ రూపమైన సంయోగము కూడా జరగనేరదు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 74. సమాధానము చెప్పెద వినుము. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఇరువురు విషయము మరియు విషయి అయినందున భిన్న స్వభావములు గలవారే యున్నారు. ఆ రెంటియందు ఒకదానియందు మరియొకని ధర్మముల యొక్క అధ్యాసరూపమైన సంయోగ సంబంధము కలదు. ఆ సంయోగ సంబంధము త్రాడు మరియు ముత్యపు చిప్ప మొదలగు వాటి యొక్క స్వరూప సంబంధమైన జ్ఞానభావము వలన ఆరోపించబడుచున్న సర్పము మరియు వెండి మొదలగువాని సంయోగము వలె క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క వాస్తవిక స్వరూపములను గుర్తించకపోవుటకు కారణములేయున్నవి. ఇటు అధ్యాస్వరూపమైన క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగము మిథ్యాజ్ఞానము అయి ఉన్నది. శాస్త్రగ్రంథముల యందు చెప్పబడియున్నట్లుగా ఏ పురుషుడు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క లక్షణములను మరియు భేదమును చక్కగా ఎగింగి ఇంతకు పూర్వము చూపబడినట్లుగా ఆ క్షేత్రము నుండి మట్ట నుండి ధారము వంటి దానిని వేయిచేసినట్లుగా పూర్వము చెప్పిన లక్షణములతో కూడియున్న క్షేత్రజ్ఞుని వేయిచేసి చూచునో అనగా ఆ క్షేత్ర స్వరూపుడైన క్షేత్రజ్ఞుని నసత్తన్న సగుచ్యతే అను వాక్యానుసారముగా సమస్త ఉపాధి రూపములైన విశేషణములకు అతీతముగా బ్రహ్మరూపమున చూచును. మరియు ఏ పురుషుడు క్షేత్రమును మాయ ద్వారా చేయబడిన ఏనుగు స్వప్నమందు చూచిన వస్తువు లేక గంధర్వ నగరము మొదలగువాని వలె ఇది నిజముగా లేదు అయినప్పటికీ సత్పదార్థము వలె తోచుచున్నది అని నిశ్చయపూర్వకముగా ఇరుంగునో అటువంటి పురుషుని మిథ్యాజ్ఞానము అనగా భ్రాంతి వలన కలిగిన విషయ జ్ఞానము యథార్థ జ్ఞానమునకు విరుద్ధముగా ఉండి యున్నందున తొలగిపోవును. పునర్జన్మకు కారణరూపమైన మిథ్యాజ్ఞానము తొలగిపోయిన తరువాత యా ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణేహ సహ అను శ్లోకమునందు చెప్పబడినట్లుగా ఆ విద్వాంసుడు తిరిగి జన్మించడు అను వాక్యము అక్షర సత్యమే. నస భూయో రెండు విభిజాయతే అను వాక్యము వలన పూర్ణ జ్ఞానము యొక్క ఫలము అవిద్య మొదలగు సంసారమునకు బీజమైన దానిని నివృత్తి చేయుట ద్వారా పునర్జన్మ యొక్క అభావమని చెప్పబడినది. మరియు అవిద్యాజనితమైన క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగమును జన్మమునకు కారణముగా చెప్పబడినది. అందుచేత ఆ విద్యను నివృత్తింపజేయనట్టి పూర్ణ జ్ఞానము ఇంతకు పూర్వము కూడా చెప్పబడినది అయినను మరల చెప్పుచున్నారు. 13.27. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యహ పశ్యతి సపశ్యతి అనగా బ్రహ్మ మొదలు చీమ పర్యంతము అంబోజాసనుడాదిగా తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు క్రోడ సమస్త రాణులేయందు సమభావముతో శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 75. వ్యాపించియున్న పరమేశ్వరుని అనగా శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి అవ్యక్తము మరియు ఆత్మ కంటే గూడా వేయుగా ఏ పరమేశ్వరుడు కలడో ఆ పరమేశ్వరుని సర్వభూతముల యందు సమభావముతో వ్యాపించి యున్నట్లుగా చూచు పురుషుడు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు తనయందు ఒకటి. ఇచ్చట భూతముల కంటే పరమేశ్వరుని అత్యంత విలక్షణములు గలవానిగా చూపించుట కొరకు భూతములన్నీయు నశించునవనియు మరియు పరమేశ్వరుడు అవినాశి యనియు విశేషణములు చెప్పబడినవి. పూర్వపక్షము అలా చెప్పినందువలన పరమేశ్వరుని విలక్షణత్వము ఎట్లు సిద్ధించును అన్నచో సమాధానము సమస్తమైన భావవికారములకు కారణమైన జన్మరూప భావ వికారమే మూలము. ఇతరములైన సర్వవిధములైన భావవికారములు జన్మించిన తరువాత జరుగునవి మరియు వినాశమందు సమాప్తమగునవి అయి ఉన్నవి. భావము అభావముగా ఆగుచున్న కారణము వలన వినాశము తరువాత ఎటువంటి భావవికారము ఉండదు. అట్లేలేనా? ధర్మియున్నప్పుడే ధర్మములుండును. అందువలన అంతిమ భావవికారము యొక్క అభావమును అవినశ్యంతం అనుపదము ద్వారా అనువదించినప్పుడు ముందుగా జరుగు సమస్తమైన భావవికారముల యొక్క ఖండన వాటి కార్యముతో సహా జరుగును. అందువలన పైన చెప్పబడినట్లుగా సమస్త భూతముల కంటే పరమేశ్వరుని అత్యంత విలక్షణత్వము మరియు నిర్విశేషత్వము మరియు అనన్యత్వము అనగా అద్వైతము అనగా ఏకత్వము చక్కగా సిద్ధించును. అందువలన ఈ విధముగా అనగా పైన చెప్పబడిన భావముతో పరమేశ్వరుని చూచునో అనగా గుర్తించునో అతడే చూచినవాడగును. పూర్వపక్షము అందరు చూస్తున్నారు, అలాంటి స్థితియందు అతడే చూచినవాడగును అను విశేషణము వలన ఎటువంటి ప్రయోజనము సిద్ధించుచున్నది? సమాధానము నిజమే. ఇతరులందరూ గూడ చూచుచున్నారు, కాని వారందరూ విపరీతముగా అనగా ఉన్నదానికి విరుద్ధముగా చూచుచున్నారు. అందుచేత ఆతడే చూచుచున్నాడు అను విశేషణ శబ్దము వాడబడినది. అదెట్లన? తిమిర రోగముతో దూషితమైన దృష్టి గలవాడు ఆకాశమునందు ఒకే కాలములో అనేక మంది చంద్రులను చూచును. అందువలన అతనికంటే ఒకే చంద్రుని చూచువాని విలక్షణత్వము అనగా విశేషణత్వము చెప్పబడినది. ఏలేనా? అతడే సరిగ్గా అనగా ఉన్నదానిని ఉన్నట్లుగా చూచుచున్నాడు. ఆ విధముగానే ఇచ్చటగూడ ఏ పురుషుడు ఆత్మను పైన చెప్పబడినట్లుగా భేదరహితముగాను ఒకటిగాను చూచుచున్నాడో అతనికి ఆ బ్రహ్మ పదార్థమును వేగువేవుగాను అనేక ఆత్మలుగాను చూచినటువంటి విపరీత దర్శకుల కంటే శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 76 వేవుగా ఈ విశేషణము చెప్పబడినది. ఆతడే సరిగా చూచుచున్నాడు అను విశేషణము చెప్పబడినది. తాత్పర్యమేమన? ఇతరులందరూ అనేక చంద్రులను చూచువాని వలె విపరీత భావముతో అనగా వ్యతిరేక దృష్టితో చూచుచున్నవారైనందున వారు చూచుచుండియు చూడని వరుగుచున్నారు. పైన చెప్పబడిన యథార్థ జ్ఞానము యొక్క ఫలమును చెప్పి దానిని స్తుతించవలయును. అందుకొరకు ఈ క్రింది శ్లోకము చెప్పబడుచున్నది. 13.28 సమం పశ్యని సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మన 2.2 తతో యాతి పరాంగతిం. అనగా ఏలేనా? సర్వత్రా సర్వభూతములయందును సమభావముతో నిండియున్న ఈశ్వరుని అనగా పై శ్లోకమునందు ఏ ఈశ్వరుని లక్షణములు చెప్పబడినవో ఆ పరమేశ్వరుని సర్వత్రా సమభావముతో చూచుపురుషుడు స్వయముగా తనంతట తానుగా హింసించుకొనడు. అందుచేత అనగా తనను తాను హింసించుకొననందున అతడు మోక్షరూపమైన పరమ ఉత్తమగతిని అనగా స్థితిని పొందును. పూర్వపక్షము ఏ ప్రాణిగూడ తనను తాను హింసించుకొనదు. అటువంటి స్థితియందు ఆ లేనిదానిని గురించి నిషేధపు ఆజ్ఞలు ఇందులకు చేయబడుచున్నవి. ఎవ్వడు తనను తాను స్వయముగా హింసించుకొనడు అని చెప్పుట ఇందులకు? అనగా అట్లు చెప్పుట వ్యర్థమే గదా. ఎవ్వడో చెప్పినట్లుగా భూమి మీద మరియు అంతరిక్షమునందు అగ్నిని వెలిగించరాదు అన్నట్లుగా సమాధానము అలా చెప్పుటయందు దోషమేమీ లేదు. ఏలేనా? అజ్ఞానులు తమను తాము తిరస్కరించుకొనుట సహజమే. అజ్ఞానులందరూ అత్యంత ప్రసిద్ధము మరియు సాక్షాత్తు ప్రత్యక్షముగా ఉన్న తన ఆత్మను తిరస్కరించుకొని అనాత్మ పదార్థములైన శరీరాదులను ఆత్మగా తలంచి అటుపైన ధర్మాధర్మములను ఆచరించి ఆ విధముగా ప్రాప్తించిన శరీర రూపమైన ఆత్మను నశింపజేసి తిరిగి మరల క్రొత్త ఆత్మను సంపాదించుకొందురు. మరల ఆయాత్మను కూడా తమనజ్ఞానము వలన నశింపజేసి మరొక దేహరూప ఆత్మను అట్లే దానిని కూడా నశింపజేసి మరొక క్రొత్త ఆత్మను స్థూల దేహమును పొందుతూ ఉంటారు. ఈ విధముగా మరల మరల దేహరూప ఆత్మలను పొంది వాటిని హింసించుతూ ఉంటారు. అందుచేత అజ్ఞానులందరూ ఆత్మహంతకులే. నిజమైన ఆత్మ కూడా అవిద్య కారణముగా గుర్తించబడనిదగుటచే ఎల్లవేళల చంపబడిన దానివలెనే నిర్జీవమై పడి ఉంటుంది. ఏలేనా ఆ నిజమైన ఆత్మకు అది ప్రత్యక్షమై యున్నను దానికి తగిన ఫలము లభించదు. ఆ విధముగా విద్వాంసులు కానివారందరూ అనగా తన ఆత్మను గుర్తించని అజ్ఞానులందరూ ఆత్మను హింసించువారే అయి ఉన్నారు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 77. కాని ఆ విధముగా అజ్ఞానులుగాక పైన చెప్పబడినట్లుగా తన ఆత్మస్వరూపమును గుర్తించినవారు రెండు విధములుగాను తమను తాము హింసించుకొనరు. అందుచేత అట్టివారు పరమగతిని అనగా ముక్తస్థితిని పొందుదురు. అనగా వారికి ఇంతకు పూర్వము చెప్పబడినట్లుగా మోక్షము అనగా జన్మ పరంపర లేని స్థితి కలుగును. సర్వభూతముల యందును ఈశ్వరతత్వమును సమభావముతో నిండియున్నట్లుగా గ్రహించు పురుషులు ఆత్మ ద్వారా ఆత్మను నశింపజేసుకునరు అని చెప్పుట యుక్తి సంగతము కాదు. ఏలేనా తమ గుణము మరియు కర్మల యొక్క విలక్షణత్వము చేత భిన్న భిన్నములుగా జీవులయందు ఈ విధముగా చూచుట కుదరదు అని అందరేమోయని శంకించి ఈ క్రింది విధముగా చెప్పుచున్నారు. 13.29 ప్రకృత్యేవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథా. 22 తత్మానమర్తారం సపశ్యతి. అనగా మాయాంతు ప్రకృతిం విద్యాత్ చు శ్వేత. 4-10 వరకు అనగా మాయను ప్రకృతిగా తెలియనగును మొదలగు మంత్రములననుసరించి భగవంతుని యొక్క త్రిగుణములతో కూడియున్న ప్రకృతినే మాయని అందురు. మహతత్వము మొదలగు కార్యకరణముల ఆకారముగా పరిణమించియున్న ఆ ప్రకృతి ద్వారానే మనస్సు వాక్కు మరియు దేహము ద్వారా జరుగుచున్న సర్వవిధ కర్మలు సర్వవిధములుగా చేయబడుచున్నవి. అట్లు ఏ ఇతర సాధనములచేత చేయబడుటలేదు అని ఎదింగియున్న పురుషుడు మరియు ఆత్మను అనగా క్షేత్రజ్ఞుని ఏ పురుషుడు సమస్తమైన ఉపాధులు లేనటువంటి అకర్తగా చూచునో ఆతడే చూచును. అనగా ఆతడే పరమార్థ తత్వమును చూచినవాడగును. అట్లేలైనా ఆకాశమువలే నిర్గుణము మరియు ఎటువంటి విశేషత్వము లేనటువంటి అకర్తయగు ఆత్మయందు భేదభావము కలిగియుండుట ఏ ప్రమాణము చేతను రుజువు చేయబడదు. ఇది సత్యము అయినప్పటికీ ఆ యథార్థ జ్ఞానమునే వేలు శబ్దముల ద్వారా వ్యాఖ్యానించుచున్నారు. 13.30 త్యేదాభూత పృథగ్భావమేకస్థమనుపశ్యతి తతయేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనగా ఏ కాలమునందు ఆ విద్వాంసుడు భూతముల యొక్క వేగు వేగు భావములను అనగా భూతముల యొక్క భిన్నత్వమును ఒకే ఆత్మయందు చేరియున్నట్లుగా చూచునో అనగా శాస్త్రము మరియు గురువు యొక్క ఉపదేశ బలముతో మననము చేసి ఇది ఎంతయు ఆత్మయేనని ప్రత్యక్ష రూపమున చూచునో మరియు ఆయాత్మ నుండియే సర్వము కలుగుచున్నట్లుగా అనగా అన్నింటి యొక్క ఉత్పత్తి వికాసములు కలుగుచున్నట్లుగా చూచునో అనగా ఎప్పుడు ఆ పురుషుడు ఆత్మ నుండియే. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఏస్ ప్రాణము ఆత్మ నుండియే కామము, ఆత్మ నుండియే సంకల్పములు, ఆత్మ నుండియే ఆకాశము, ఆత్మ నుండియే తేజము అనగా అగ్ని, ఆత్మ నుండియే జలము, ఆత్మ నుండియే అన్నము, ఆత్మ నుండియే సర్వము ప్రకటితమై తిరిగి ఆత్మయందే లీనమగుచుండుట మొదలగు విధముగా సమస్తమైన విస్తారము ఆత్మ నుండియే కలుగుచున్నట్లుగా చూచునో అప్పుడు అతడు బ్రహ్మమును పొందిన వాడగును. అనగా అతడు బ్రహ్మస్వరూపుడే అయిపోవును. ఒకే ఆత్మ సర్వప్రాణుల యొక్క శరీరములయందు వ్యాపించియున్నట్లుగా తలంచినచో అప్పుడు ఆయాత్మకు ఆయా శరీరముల యొక్క గుణదోషములతో సంబంధము కలిగియుండును. అనుసంక కలుగునేమోయని తలంచి ఈ క్రింది శ్లోకము చెప్పుచున్నారు. 13.31 అనాదిత్వానిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థో 2 కౌంతేయ నకరోతి నలిప్యతే. అనగా మొదటి కారణమును చెప్పుచున్నారు. దేనికి ఎటువంటి కారణము ఉండదో దానిని అనాది అని అందురు. మరియు అనాది అను శబ్దమునకు భావవాచకము అనాదిత్వము. ఆ పరమాత్ముడు అనాది అయి ఉన్నందున అవ్యయుడు అయి ఉన్నాడు. ఏలేనా ఏ వస్తువునకు ఆరంభము అంటూ ఉండునో ఆ వస్తువు తన రూపము నుండి క్షీణించును. కాని ఈ పరమాత్మ అనాది అయి ఉన్నందున మరియు అవయవరహితుడు అయి ఉన్నందున ఆయనకు క్షయము లేదు. కావున ఆయన అవ్యయుడు మరియు నిర్గుణుడైన కారణముగా ఈ ఆత్మదేహములయందు అనగా ఉపాధులయందు వ్యాపించి యుండియు అనగా శరీరములయందు నిండియుండియు ఎటువంటి కర్మలు ఆచరించడు. మరియు ఆ విధముగా ఎటువంటి కర్మలు ఆచరించని కారణముననే ఆ కర్మల ఫలములతో కూడా ఎటువంటి సంబంధము కలిగియుండడు. శరీరమునందు ఆత్మ ప్రతిఫలించును. అందుచేత శరీరమునందు వ్యాపించియున్నదని చెప్పుచున్నాము. అట్లేలైనా కర్తయినవాడే కర్మల ఫలములతో సంబంధము కలిగియుండును. కాని ఈ ఆత్మ అకర్త అయి ఉన్నాడు. అందుచేత కర్మ ఫలములతో ఎటువంటి సంబంధము కలిగియుండడు. ఇదియే దీని తాత్పర్యము. పూర్వపక్షము అయితే శరీరమునందుండి కర్మలు చేయువాడు ఎవడు? మరియు ఆ కర్మల ఫలములతో సంబంధము కలిగియున్నవాడు పరమాత్మ కంటే వేరుగా ఉండి శరీరము కలిగియుండి కర్మలు చేయుచున్నవాడు వేరొకడు కలడని తలంచినచో మరియు అతడే ఆ కర్మఫలముల యందు ఆసక్తి కలిగియున్నాడని తలంచినచో అప్పుడు క్షేత్రజ్ఞునిగా కూడా నీవు నన్నే గుర్తించుము అని క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కరే అని మీరు చెప్పిన మాట సరికాదేమో. ఈశ్వరుని కంటే వేరుగా శరీరము గలవాడు మరియొకడు లేడని తలంచినచో అప్పుడు కర్మలు చేయువాడెవడు? ఆ కర్మల ఫలములతో తాదాత్యమును పొందువాడెవడో? శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 79 స్పష్టముగా చెప్పవలసియుండును. అట్లుకాని ఎడల వీటన్నింటికంటే వేవుగా ఈశ్వరుడనువాడు లేనేలేడని చెప్పవలసియుండును. అసలు ముఖ్యమైన విషయమేమనా, భగవంతుని చేత స్వయముగా చెప్పబడిన ఈ ఉపనిషద్రూప దర్శన శాస్త్రమంతయు దుర్విజ్ఞేయము అనగా ఎటువంటి అర్థము లేనిది మరియు దుర్వాచ్యము అనగా పిచ్చివాని ప్రలాపమనియు. అందుచేతనే వైశేషికులు, సాంఖ్యులు, జైనులు మరియు బౌద్ధమతావలంబకులైన అందరిచేత ఈ ఉపనిషద్రూప దర్శన శాస్త్రము త్యజింపబడినదని చెప్పవలసియుండును. సమాధానము స్వభావస్తు ప్రవర్తతే గనగా స్వభావమే వ్యవహరించుచున్నదని ఇందులకు సమాధానము. అలా అని భగవంతుడు స్వయముగా చెప్పియున్నాడు గూడా. అట్లేలైనా అవిద్యయే స్వభావముగా గలవాడు మాత్రమే కర్మలు చేయును మరియు ఆ కర్మఫలములేందు తాదాత్మ్యమును పొందును అనగా ఆ ఫలములను అనుభవించుచుండును. అందుచేతనే ఈ ప్రపంచ రూప వ్యవహారమంతయు జరుగుచున్నది నిజముగా అద్వితీయుడైన పరమాత్మయందు కర్తృత్వముగాని కర్మఫలములయందు లిప్తత్వముగాని లేవు. అందుచేత ఈ వాస్తవికమైన జ్ఞానదర్శనమునందు నిలిచియున్న జ్ఞాననిష్ఠుడై పరమహంస పరివ్రాజిక సన్యాసులకు, అవిద్యాకృతమైన సమస్త కర్మలను తిరస్కరించిన మహాత్ములకు కర్మలు చేయుటయందు ఎటువంటి అధికారము లేదు. ఈ మాట భగవంతుని ద్వారా ఈ గ్రంథమునందు అనేక చోట్ల పలుమార్లుగా చెప్పబడియున్నది. పరమాత్మ ఎటువంటి కర్మలు చేయడు మరియు ఆ కర్మ ఫలములయందు లిప్తుడు ఆసక్తుడు కాడు. అందులకు ఒక దృష్టాంతము చెప్పుచున్నారు. 13.32 వ్యథా సర్వగతం సౌక్ష్మ్యాదకాశం నోపలిష్యతే సర్వత్రావస్థితో దేహే తథా 22 తామా నోపలిప్యతే అన ఆకాశము అంతటా వ్యాపించియుండియు సూక్ష్మ పదార్థము అయి ఉన్నందున దేనితోనూ ఎటువంటి సంబంధము కలిగియుండదు. దేనితోడను కలిసి అనగా ఏకమైయుండదు. అదే విధముగా ఆత్మగూడ శరీరమునందంతటను వ్యాపించియుండియు ఆ శరీరము యొక్క గుణదోషములతో ఎటువంటి సంబంధము కలిగియుండదు. మరియు 13.33 యథా ప్రకాశేతేక కృత్స్నం లోకమిమం రవ్యః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశేతి భారత అనగా ఇట్లు ఒకే సూర్యుడు సమస్తమైన జగత్తును ప్రకాశింపజేయుచున్నాడో అదే విధముగా మహాభూతములు మొదలు ధృతి పర్యంతము చెప్పబడుచున్న సమస్త క్షేత్రములను శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 80 అతడు ఒక్కడే అయి ఉండియు ప్రకాశింపజేయుచున్నాడు. ఎవరు ఆ విధముగా ప్రకాశింపజేయుచున్నారు? క్షేత్రజుడా లేక పరమాత్మయ? ఇచ్చట ఆత్మయందు సూర్యుని దృష్టాంతము రెండు విధములుగాను అన్వయించుచున్నది. ఆత్మ సూర్యుని వలె సమస్త శరీరములందు ఉన్నది ఒక్కడే. అయినను ఆ శరీరములతో తాదాత్మ్యమును పొందడు. సమస్తమైన అధ్యాయము యొక్క అర్థమును సంక్షిప్తముగా చెప్పి ముగించుటకై ఈ క్రింది శ్లోకము చెప్పబడుచున్నది. 13.34 క్షేత్ర క్షేత్రజ్ఞ యోరేవ మంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చాయే విదుర్యాంతితే పరం అనగా ఏ పురుషుడు శాస్త్రము మరియు గురువు యొక్క ఉపదేశము వలన జనించిన ఆత్మసాక్షాత్కార రూపమైన జ్ఞాన నేత్రముల ద్వారా ఇంతకు పూర్వము చెప్పబడిన క్షేత్రము మరియు క్షేత్రజ్ఞునియందు గల భేదమును ఆ రెంటియందు గల పరస్పర విలక్షణత్వమును ఇంతకు పూర్వము చూపబడిన పద్ధతి ననుసరించి యుంగును మరియు ఆ విధముగానే అవ్యక్తమనబడు అవిద్యా రూపమైన భూతముల యొక్క ప్రకృతి యొక్క మోక్షమును అనగా దానిని లేనట్లు చూచుటాను ప్రక్రియను గూడా ఎదుంగునో అట్టి వారు పరమార్థతత్వ స్వరూపమైన బ్రహ్మమును పొందుదురు. అట్టివారికి పునర్జన్మ అనగా మరియొక దేహము కలుగదు. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీతయందలి క్షేత్ర క్షేత్రజ్ఞ యోగమనబడు 13వ అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 81.